దుమ్ దుమ్ దుమ్ చి దుమ్ దుమ్ దుమ్ చికి చి సంచారాగపు సరిగమలో తొలి కలయికలు సాయంకాలపు చలి చలి ఊహల పక పకలో దోరే మీ రాగాల జోరే శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలి చలి ఊహల పక పకలో సుడులు తిరిగలే పెదవి పెదవి తడుపులో మలపు మధువు తులిపెలే తనువు తనువు కుదుపులో తమక మొగటి మెరిసెలే సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా కన్నెలో సోయగాలు కంటితోని తాగుమా శృతి కలిసిన సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలు సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో చలి చలి ఊహల పక పక